అత తైత్రియ ఆరణ్య ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ఓమమో బ్రహ్మణే నమో అస్మద్గే నమ పృథివ్యే నమ ఔషధేభ్య నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం వయగ్రస్వర్గం లోకమేష్యామో వయమేష్యామ ఇతి తే సురాః సన్నహ్య సహసైవాచరన్ బ్రహ్మచర్యేణ తపసైవ దేవాస్తే సురా అముహ్యగ్రస్తేన ప్రాజానగ్రస్తే పరా భవంతేన స్వర్గం లోకమాయం ప్రసృతేన వై యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్న ప్రసృతేన సురాన్ పరాభావయన్ ప్రసూతో హవై యజ్ఞోపవీతినో యజ్ఞో ప్రసూతో నోపవీతినో యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత ఏవ తస్మాద్యజ్ఞోపవీత్యేవాధీయీత గాయగేద్యజేతవా యజ్ఞస్య ప్రసృత్యా అధినం వాసో వా దక్షిణత ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతేవ ధత్తే సవ్యమితి యజ్ఞోపవీతమేతదేవ విపరీతం ప్రాచీనా వీతగుం సంవీతం మానుషం రక్షాగుం సిహవా మునోను వాకే తపోగ్రమతిష్టం తతాం ప్రజాపతిర్వరేణోపామంత్రయ తతాని వరమవృణీతాదిత్యో నో యోద్ధాదితాన్ ప్రజాపతిరబ్రవీద్యోధయధ్వమితి తస్మాదుత్తిష్టంతకుం భవాతాని రక్షాగస్యాదిత్యం యోధయంతి యావదస్తమన్వగాత్తాని హవా ఏతాని రక్షాగుం స్యాయత్రియాభిమంత్రితేనాంభసాశాం యంతి చతు హవా ఏతే బ్రహ్మవాదినః పూర్వాభిముఖాః సంధ్యాయాంగాయత్రియాభిమంత్రితా ఊర్ధ్వం విక్షిపంతి తా ఏతావో వజ్రీభూత్వా తాని రక్షాగుంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి యత్ ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానవవధూన్వంత్యుద్యంతమస్తంయంతమాదిత్యమభిధ్యాయం కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సంబ్రహ్మాప్యేతి య ఏవం వేద యద్దేవాదేవహేళనం దేవాసశ్చ కృమా వయమ్ ఆదిత్యాస్తస్మాన్మాముంచతర్తస్య తే నమామిత దేవాజీవన కామ్యాయద్వాచానృతమోదిమ తస్మాన్న ఇహముంచత విశ్వే దేవా సజోషసః ఋతే నద్యా వా పృథివీ ఋతే నత్వగుం సరస్వతి కృతాన్నః పాహ్యేన సో యత్కించానృతమోదిమ ఇంద్రాగ్నిమిత్రావరుణౌ సోమో ధాతా బృహస్పతిః తేనో ముంచన్త్వేన సో యదన్యకృతమాదిమ సజాతశగుంసాదుతజామి శగుంసాజ్యాయస శగుంసాదుతవాకనీయసః అనాధిష్టం దేవకృతం యదేనస్తస్మాత్వమస్మాంజాతవేదో ముముగ్ధి యద్వాచాయన్మనసా బాహుభ్యామోరుభ్యామష్ఠీవద్భ్యాగుం శిష్ణైర్యదనృతం చ కృమావయమ్ అగ్నిర్మా తస్మాదేన సోగార్హపత్య ప్రముంచదుతదిమజాని దుష్కృతా యేన త్రితోర్ణవాన్నిర్బభూవయేన సోర్యంతమసో నిర్మమోచ యేనేంద్రో విశ్వా అజహాదరాతేస్తేనాహం జ్యోతిషా జ్యోతిరానశాన ఆక్షి యత్కుసీదమప్రదీప్తం మయేహయేన యమస్య నిధినాచరామి ఏతత్తదగ్నే అర్ణో భవామి జీవన్నేవ ప్రతితత్తే దధామి యన్మయి మాతా యదా పిపేషయదంతరిక్షం యదాశసాతిక్రామామి త్రితే దేవాది జాతా యదా పతిమం మే వరుణ తత్వాయామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే త్వమగ్నే అయాసి యదీవ్యణమహం బభూవాదిత్సన్వాసంజగరజనేభ్య అగ్నిర్మా తస్మాదింద్రశ్చ సంవిధానౌ ప్రముంచతాం యర్ధస్తాభ్యాం చకరగిల్విషాణ్యక్షాణాం వగ్నుమపజిఘ్రమానః ఉగ్రం పశ్యాచరాష్ట్రభృచ్చతాన్యప్సరసావనుదత్తామృణాని ఉగ్రం పశ్యేరాష్ట్రభృత్కిల్విషాణి యలక్షవృత్తమనుదత్తమేతద్ నేన్నర్ణానృణవ ఇత్సమానో జమస్య లోకే అధిరజ్జురాయ అవతేహేళ ఉదుత్తమమిమం మే వరుణతత్వాయామిత్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే సంకుసుకో వికుసుకో నిరుథో యశ్చ నిస్వనః ఏస్మద్యక్ష్మమనాగసో దూరాద్దూరమచీచతం నిర్యక్ష్మమచీచతే కృత్యాన్నిర్వృతిం చ తేన యోస్మత్సమృచ్ఛాతీతమస్మై ప్రసువామసి దశగుంసానుషగుంసాభ్యాం ఘణేనానుఘణేన చ తేనాన్యోస్మత్సమృచ్ఛాతీతమస్మై ప్రసువామసి సంవర్చసా ప్రజసా సంతనోభిరగన్మహిమనసా సగుం శివేన త్వష్టానో అత్ర విదధాతు రాజోనుమాష్టు తన్వో యద్విలిష్టం ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయాతి పరాయక్ష్మగుం సువామితే ఆయుర్గా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం ఇమమగ్న ఆయుషే వర్చసే కృధి రిగ్మమోజో వరుణసగుంశిషాధి మాతే వాస్మా అదితే శర్మ యక్ష విశ్వే దేవా జరదష్టిర్యథా సత్ అగ్న ఆయోగుంషి పవస ఆసువోర్జమిషంచన ఆరే బాధస్వదుచ్ఛునా అగ్నే పవస్వస్వప అస్మే వర్చస్సువీర్యం దధద్రయిం మయి పోషం అగ్నిర్షిః పవమానః పాంచజన్యః పురోహితః తమీమహే మహాగజం అగ్నే జాతాన్ ప్రణుదానః స్వపత్నాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అసినేదీదిః సుమనాహేణం శర్మంతే శ్యామత్రివరుథ ఉద్భౌ సహసా జాతాన్ ప్రణుదానః స్వపత్నాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అధినో బ్రోహి సుమనస్యమానో వయగ్స్యామ ప్రణుదానః స్వపత్నానే అగ్నేయో నోభితో జనో వృకో వారో జిఘాగుంసతి తాగస్త్వం వృత్రహంజహివ స్వస్మభ్యమాభర అగ్నేయో నోభిదాసతి సమానో యశ్చ నిష్ట్యః తమ్ వయగుం సమిధం కృత్వా తుభ్యమగ్నేపి దధ్మసి యో నశపాదశపతో యశ్చ నశపతశపాద్ ఉషాశ్చ తస్మై నిమృచ్చ సర్వం పాపగుం సమూహతాం యోనః సపత్నో యోరణో మర్తోభిదాసతి దేవాః యుధ్మస్యేవ ప్రక్షాయతో మాతస్యోచ్ఛేషి కించన యో మాం వేష్టి జాతవేదోయం చాహం వేష్మి యశ్చ మాం సర్వాగస్తానగ్నే సందహజాగిశ్చాహం ద్వేష్మి యే చ మాం యో అస్మభ్యమరాతేజాద్యశ్చ నో ద్వేషతే జనః నిందాద్యో అస్మాన్ దిప్సాః చ సర్వాగస్తాన్మషాకురు సగుంషితం మే బ్రహ్మ సగుంషితం వీర్యా అంబలం సగుంషితం క్షత్రం మే జిష్ణుయస్యాహమస్మి పురోహితః ఉదేశాం బాహూ అతిరముద్వర్చో అథో బలం క్షిణామి బ్రహ్మణా మిత్రానున్నజామి స్వా అహం పునర్మనః పునరాయుర్మహాగాత్ పునశ్చక్షః పునశ్రోత్రం మహాగాత్ పునః ప్రాణః పునరాకూతం మహాగాత్ పునశ్చిత్తం పునరాధీతం మహాగాత్ వైశ్వానరో మేదబ్ధస్తనూపా అవబాధతాన్ దురితాని విశ్వా వైశ్వానరాయ ప్రతివేదయామో యది నృణగుం సంగరో దేవతాసో స ఏతాన్ పాశాన్ ప్రముషన్ ప్రవేద సభాముంచాదు దురితాదవద్యాత్ వైశ్వానరః పవయాన్నః పవిత్రైర్యత్సంగరమభిధావామ్యాశాం అనాజానన్ మనసా యాచమానో యదత్రైనో అవదత్స్వామి అమీయే సుభగే దివి విశృతౌ నామ తారకే ఏహామృతస్య యచ్చతామేతద్బద్ధకమోచనం విజిహీర్ష్వలోకాన్ కృధి బంధాన్ ముంచాసి బద్ధకం యోనేరివ ప్రచ్యుతో గర్భ సర్వాన్ పథో అనుష్ స ప్రజానన్ ప్రతిగర్భీత విద్వాన్ ప్రజాపతిః ప్రథమచారుతస్య అస్మాభిర్దత్తం జరసః పరస్తాదచ్ఛిన్నం తంతుమను సంచరేమ తదంతంతుమన్వేకే అనుసంచరంతి ఏషాం దత్తం వ్యత్యమాయనవత్ అబంధేకే దదతః ప్రయచ్ఛాద్దాతుం చేచ్ఛక్నవాగుంస స్వర్గ ఏషాం ఆరభేఛామనుసకుం రభేఛాగుం సమానం పంథామవచో భృతేన యద్వాం పూర్తం పరివిష్టం యదగ్నో తస్మే గోత్రాయేహ జాజాపతి సగుం రభేఛాం యదంతరిక్షం పృథివీముతద్యాయన్మాతరం వితరం వాదిహిగుం సిమ అగ్నిర్మాతస్మాదేన సోదార్హపత్య ఉన్నో నేషద్దురితాయాని చ కృమ భూమిర్మాతావితిర్నో జనిత్రం భ్రాతాంతరిక్షమభిషస్తయేన యోర్నః పితా పితృయాచ్ఛంభవాసి జామిమిత్వా మా విమిత్స్య లోకాత్ యత్ర సుహార్దః సుకృతో మదంతే యాయ రోగం తన్వా ఆదిస్వాయాం అశ్లోణాంగైరహృతా స్వర్గే తత్ర పశ్యేమ పితరం చ పుత్రం యదన్నమజ్ఞనృతేన దేవా దాస్యన్న దాస్యం నృతవా కరిష్యన్ యద్దేవానాం చక్షుష్యా గోస్తి యదేవ కించ ప్రతిజగ్రాహమన్యర్మాతస్మాదృణం కృణోత్ యదన్నమగ్ని బహుధా విరూపం వాసో హిరణ్యముతగామజామవిం యద్దేవానాం చక్షుష్యా గోస్తి యదేవ కించ ప్రతిజగ్రాహమన్యర్మాతస్మాదృణం కృణోత్ యన్మయా మనసా వాచా కృతమేనః కదాచన సర్వస్మాత్తస్మాన్మేళితో మమోద్ధిత్వగుం హివేద్ధయథా తథం వాతరశనా హవారుషయశ్రమణా ఊర్ధ్వమంచినో బభోవస్తానృషయోర్ధమాయగ్రస్తే నిరాయమచరగ్రస్తే న ప్రవిశుః కోష్మాండాని తాగస్తేష్వన్వవిందం శ్రద్ధయా చ తపసా చ రాషయో బ్రువన్ కథా నిరాయం చ రచేతి చర్షేణ బ్రువన్ నమో వోస్తు భగవంతోస్మిన్ ధాంనికేన వః సపర్యామేతి తానృషయో బ్రువన్ పవిత్రం నా ేపస్యామేతి తేతాని సోక్తాన్యపశ్యను యద్దేవాదేవహేళనం యదీవ్యన్ృణమహం బభోవాయుష్టే విశ్వతో దధదిత్యేతైరాజ్యం జుహృత వైశ్వానరాయ ప్రతివేదయామయత్యుపతిష్టత యదర్వాచీనమేనాభ్రూణహత్యాస్తస్మాన్మోక్ష్యధ్వ ఇతి తేతైరజుహపుస్తే రేపసో భవన్ కర్మా విశ్వేతైర్జుహ పూతో దేవలోకాన్ సమశ్నుతే కూష్మాండైర్జుహుజాద్యోపూత ఇవ మన్యేత యథాస్తేనో యథా భ్రూణహైవ మేష భవతి యో యో నౌరేత సించతి యదర్వాచీనమేనా భ్రూణహత్యాస్తస్మాన్ముచ్యతే యావదేనో దీక్షాముపైతి దీక్షిత ఏతైస్తతిజుహోతి సంవత్సరం దీక్షితో భవతి సంవత్సరా దేవాత్మానం పునీతే మాసం క్షితో భవతి యో మాసస్స సంవత్సరః సంవత్సరా దేవాత్మానం పునీతే చతుర్విగుంశతిగుం రాత్రేర్దీక్షితో భవతి చతుర్విగుంశతిరర్ధమాసాః సంవత్సరః సంవత్సరా దేవాత్మానం పునీతే ద్వాదశరాత్రేర్దీక్షితో భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరా దేవాత్మానం పునీతే షడ్రాత్రేర్దీక్షితో భవతి షడ్వారుదవ సంవత్సరః సంవత్సరా దేవాత్మానం పునీతే తిస్రో రాత్రేర్దీక్షితో భవతి త్రిపదా గాయత్రే గాయత్రియా ఏవాత్మానం పునీతే నమాగుం సమశ్నేయాన్న స్త్రియముపేయాన్నోపర్యాసీత జుగుప్సేతానృతాత్మయో బ్రాహ్మణస్య వ్రతంజ భాగో రాజన్యస్యామిక్షా వైశ్యస్యాసో సౌమ్యేప్యధ్వర ఏతద్వ్రతం రోజాద్యది మన్యేతో వ్రతస్యామేత్యోదనం ధానాసక్తో ధృతమిత్యనువ్రతయేదాత్మనోనుపదాసాయ అజాన్ హవే ప్రశ్నేగస్తపస్యమానాన్ బ్రహ్మ స్వయంభవ్యానర్షత్తర్షజో భవంత దృషీణామృషిత్వం తాన్ దేవతాముపాతిష్ఠంత యజ్ఞకామాస్తజేతం బ్రహ్మ యజ్ఞమపశ్యంతమాహరంతే నాయజంత యదృచోధ్యగేష తతాః పయ ఆహుతయో దేవానామభవని యద్యజోగుంషి ఘృతాహుతయో యత్సామాని సోమాహుతయో యదథర్వాంగిరసో మధ్వాహుతయో యత్ బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ కథారాశంసేర్వేదాహుతయో దేవానామభవంతాభిః క్షుధం పాప్మానమపాఘ్నం అపహత పాప్మానో దేవాః స్వర్గం లోకమాజన్ బ్రహ్మణః సాయుధ్యమృషయో గచ్ఛన్ పంచవా ఏతే మహాయజ్ఞాః సతతి ప్రతాయంతే సతతి సంతిష్ఠంతే దేవయజ్ఞః పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇతి యదగ్నో జుహోత్యపి సమిధం తద్దేవయజ్ఞః సంతిష్ఠతే యత్ పితృభ్యః స్వధాకరోత్యప్యపస్తత్ పితృయజ్ఞః సంతిష్ఠతే యద్భూతేభ్యో బలిగుం హరతి తద్భూతయజ్ఞః సంతిష్ఠతే యద్బ్రాహ్మణే భ్యోన్నం దదాతి తన్మనుష్యయజ్ఞః సంతిష్ఠతే యత్స్వాధ్యాయమధీతైకామప్యృతం యజుస్సామవా తద్బ్రహ్మయజ్ఞః సంతిష్ఠతే యత్రచోధీతే పయసః కోల్యాస్య పితరాన్ స్వధా అభివహంతి యద్యజోగుంషి ఘృతస్య కోల్యా యత్సామాని సోమదేభ్యః పవతే యదథర్వాంగిరసో మధోః కోల్యా యద్బ్రాహ్మణాని ఇతిహాసాన్ పురాణాని కల్పాన్ కథానారాశంసేర్మే దశ కోల్యా అస్య పితరాన్ స్వధా అభివహంతి యదృచోధీతే పయ ఆహుతిభిరేవ తద్దేవాగస్తర్పయతి యద్యజోగుంషి ఘృతాహుతిభిర్యత్సామాని సోమాహుతిభిర్యదథర్వాంగిరసో మధ్వాహుతిభిర్యత్ బ్రాహ్మణాని ఇతిహాసాన్ పురాణాని కల్పాన్ కథానారాశంసేర్మే హుతిభిరేవ తద్దేవాగస్తర్పయతి తదేనం తృప్తా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసే నాన్నాద్యేన చ తర్పయంతి బ్రహ్మయక్ష్యేన యక్ష్యమాణః ప్రాచ్యాం దిశి గ్రామాదశదర్ధర్ష ఉదీక్ష్యాం ప్రాగుదీత్యాం బోధిత ఆదిత్యే దక్షిణత ఉపబీజో భవిష్యహస్తావనిజ్యత్రిరాజా మేద్విః పరివృజ్య సకృదుపస్పృశ్య శిరశ్చక్షుషీ నాసికే శ్రోత్రే హృదయమాలభ్య యత్రిరాచామదితే నరితః ప్రీణాతి యద్విః పరిమృజతి తేన యజోగుంషి యత్ సకృదుపస్పృశ సామాని యత్సవ్యం వాణిం పాదో ప్రోక్షతి యచ్చిరశ్చక్షుషీ నాసికే శ్రోత్రే హృదయమాలభతే తేనాథర్వాంగిరసో బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కృత్వాన్ కథానారాశంసేః ప్రీణాజిదర్భాణాం మహదుపస్థేర్యోపస్థం కృత్వా ప్రాణాసీన స్వాధ్యాయమధీజీతాపాం వా ఏష ఓషధీనాగుం రసో యద్దర్భాః సరసమేవ బ్రహ్మ కురుతే దక్షిణోత్తరౌ పాణి పాదౌ కృత్వా స పవిత్రావోమితి ప్రతిపద్యత ఏతద్వై యజుస్త్రయీం విద్యాం ప్రత్యేషావాగేతత్పరమక్షరం తదేతదృశాభ్యుక్తమృశో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్ దేవాధిశే నిషే దుర్యస్తన్న వేదకి మృచాకరిష్యతి యజిత్తద్విదుస్తయిమే సమాసతయితి త్రీణేవ ప్రాయుం తథోర్భువస్వరిత్యాహైతద్వై వాచః సత్యం యదేవ వాచః సత్యంత ప్రాయుం కాథసావిత్రేం గాయత్రేంద్రిరన్వాహ పచ్చోర్ధర్చశో నవానగుం సవితాశ్రియః ప్రసవితాశ్రియమేవాప్నోత్యథో ప్రజ్ఞాతయైవ ప్రతిపదా ఛందాగుంసి ప్రతిపద్యతే గ్రామే మనసా స్వాధ్యాయమధీతివానక్తం వేతి హస్మాహ శౌచ ఆహ్నేయ ఉతారణ్యే బల ఉత వాచోతిష్టన్ుత వ్రజన్ుతాసీన శయానోధీవీతైవ స్వాధ్యాయం తపస్వీ పుణ్యా భవతి జయేవం విద్వాన్ స్వాధ్యాయమధీతే నమో బ్రహ్మణే నమ అస్త్వగ్నయే నమ పృథివ్యై నమ ఓషధీభ్య నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి మధ్యం దినే ప్రబలమధీజీతాసౌ ఖలు వావైష ఆదిత్యో రుద్రామణస్తస్మాత్తర్హి తే క్ష్మిష్ఠంత పతితదేశాభ్యుక్తాత్ చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆ ప్రాద్యావా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చేది సవా ఏష యజ్ఞః సద్యః ప్రదాయతే సద్యః సంతిష్ఠతే తస్య ప్రాక్ సాయమవభృథో నమో బ్రహ్మణ ఇది పరిధారీ యాంత్రిరన్వాహాప ఉపస్పృశ్య గృహానేతి తతో యత్కించ దదాతి సా దక్షిణాత్ తస్య వా ఏతస్య యజ్ఞస్య మేఘోహ విర్ధానం విద్యుత్ అగ్నిర్భర్షగం హవిస్తనయత్నర్వషట్కారో యదవస్థోర్జతి సోనవషట్కారో వాయురాత్మా వాస్యాశ్రిష్టగ్రద్య ఏవం విద్వాన్ మేఘే వర్షతి విద్యోతమానే స్తనయత్యవస్థోర్జతి పవమానే వాయావమా వాస్యాయాగస్వాధ్యాయమధీతే తప ఏవ తత్తప్యతే తపో హి స్వాధ్యాయ ఇత్యుత్తమం నాగగం రోహతియుత్తమ భవతి యావంతగం భవా ఇమాం విత్తస్య పూర్ణాం దదత్ స్వర్గం లోకం చయతి తావంతం లోకం చయతి భూయాగం సంచాక్షయ్యం చాప పునర్మృత్యుం జయతి బ్రహ్మణ సాయుజ్యం గచ్చతి తస్య వా ఏతస్య యజ్ఞస్య ద్వావనధ్యాయో యదాత్మా శుచర్యద్దేశ సమృద్ధిర్దైవతానియ ఏవం విద్వాన్ మహారాత్ర ఉషస్యుదితే ప్రజగ్స్తిష్టన్నాసీనశ్చయానోరణ్యే గ్రామే వాజావత్తరసగ్గస్వాధ్యాయమధీతే సర్వాల్లోకాన్ జయతి సర్వాల్లోకాన్ నృణో న సంచరచితదేశాభ్యుక్తా అనణా అస్మిన్ననృణా పరస్మిగ్గస్తృతీయే లోకే అనణాశ్చామ ఏ దేవజానా ఉత పితృజానా సర్వాన్ పథో అనృణాక్షీయేమేత్యగ్నిం వై జాతం పాప్మా జగ్రాహతం దేవా ఆహుతీభిః పాప్మానమపాఘ్నమాహుతీనాం యజ్ఞేన యజ్ఞస్య దక్షిణాభిర్దక్షిణానాం బ్రాహ్మణేన బ్రాహ్మణస్య ఛందోభిశ్చందసాగస్వాధ్యాయేనాపహత పాప్మా స్వాధ్యాయో దేవ పవిత్ర ఏతత్తయ్యో నా సృజత్య భాగో వాచి భవత్య భాగో నాకేతదేశాభ్యుక్తా యస్తిత్యాజ సఖివిదకం సఖాజన్న తస్య వాచ్య విభాగో అస్తి యదేకం శృణోత్యలకగం శృణోతి నహి ప్రమేద సుకృతస్య పంథామితి తస్మాత్ స్వాధ్యాయోధ్యేతవ్యో నియ్యం క్రతుమధీతే తేన తేనాశ్యేష్టం భవతి యజ్ఞేర్వాయోరాదిత్యస్య సాయజ్యం గచ్చతి తదేశాభ్యుక్తా యే అర్వాంగుత వా పురాణే వేదం యద్వాగుంసమభితో వదంత్యాదిత్యమేవ తే పరివదంతి సర్వే అగ్నిం విదీయం తృతీయం చ హగుంసమితి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విబ్రాహ్మణేవ సంగితస్మాద్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవ ప్రీణాతి రిక్ష్యత ఇవ వా ఏష ప్రే వరిక్ష్యతే యో జాజయతి ప్రతిభా గృహ్ణాతి జాజయిత్వా ప్రతిగృహ్య వానశ్రంతి స్వాధ్యాయం వేదమధీజీతత్రిరాత్రం వా సావిత్రేంగాయత్రీ మన్వాతిరేచయతి వరో దక్షిణావరేణైవ వర్గస్పృణోత్యాత్మా హి వరః గృహే హవా ఏష ఛందాగంసి యో యాజయతి స ఏన యజ్ఞక్రతునా యాజయేత్ సోరణ్యం పరేత్య శుచో దేశే స్వాధ్యాయమేవైనమధీయన్నాసీత తస్యానశనం దీక్షాస్థానముపసర ఆసనగం సుత్యా వాగ్జుహోర్మన ఉపభిర్ధ్రువధ్రువా ప్రాణో హవిస్ సామాధ్వర్యస్సవా ఏష యజ్ఞ ప్రాణదక్షిణానంద దక్షిణ సమృద్ధతర అతిధావకేర్ణే ప్రవిశతి చతుర్థేత్యాహుర్బ్రహ్మవాదినో మరుతః ప్రాణైరింద్రం బలేన బృహస్పతిం బ్రహ్మవర్చసేనాగ్నిమేవేతరేణ సర్వేణ తస్యైతాం రాజశ్చిత్తిం విదాంచకారసు దేవః తాశ్యపోయో బ్రహ్మచార్యవకిరేదమావాస్యాజాగం రాత్ర్యామగ్నిం ప్రణీయోపసమాధాయ ద్విరాజ్యస్యోపఘాతం జుహోతి కామావ కీర్ణాస్మ్యవకీర్ణాస్మి కామకామాయ స్వాహా కామాభిద్రుగ్ధోస్మ్యభిద్రుగ్ధోస్మి కామకామాయ స్వాహేత్యమృతం వా ఆజ్యమృతమేవాత్మం ధత్తే హుత్వా ప్రయతాంజలిః కవాతిర్యం అగ్నిమభిమంత్రయేత సంమాసింజంతు మరుతః సమింద్రస్సం బృహస్పతిః సమ్మాయమగ్నిశ్చత్వాయుషా జబలేన చాయుష్మంతం కరోతమేతి ప్రతిహాస్మై మరుతః ప్రాణాంగధతి ప్రతీంద్రోబలం ప్రతి బృహస్పతిర్బ్రహ్మవర్చసం ప్రత్యగ్నిరితరత్ సర్వగం సర్వతనుర్భూత్వా సర్వమాజురేదగ్నిరభిమంత్రయేత త్రిషత్యాగి దేవాయోగోగలివమన్యేత స యత్సంజుహుయాదిత్సమభిమంత్రయేత పునీత ఏవాత్మానమాజు ేవాత్మన్ ధత్తే వరో దక్షిణావరేణైవ వరగ స్పృణోత్యాత్మా హి వరః భోః ప్రపద్యే భువః ప్రపద్యే స్వః ప్రపద్యే భోర్భువః స్వః ప్రపద్యే బ్రహ్మ ప్రపద్యే బ్రహ్మకోశం ప్రపద్యే మృతం ప్రపద్యే మృతకోశం ప్రపద్యే చతుర్జాలం బ్రహ్మకోశయ్యం ప్రత్యర్ణావపశ్యతి తం ప్రపద్యే దేవాన్ ప్రపద్యే దేవపురం ప్రపద్యే పరీవృతో పరీవృతో బ్రహ్మణా బ్రహ్మణాహం తేజసా కశ్యపస్య యస్మై నమస్తశిరో ధర్మో మూర్ధానం బ్రహ్మాత్తరాహనర్యజ్ఞాధరా విష్ణుర్హృదయగం సంవత్సర వ్రజననమశ్వినౌ కోర్ధపాదావక్రిర్మధ్యం మిత్రావరుణావపరపాదావగ్నిః పుచ్చస్య ప్రథమాండందత ఇంద్రస్తతః ప్రజాపతిరభయం చతుర్థగం సవా ఏష దివ్యశ్చాక్వర శిశుమారస్తగం హయ ఏవం వేదాపపునర్మృత్యుం జయతి జయతి స్వర్గం లోకం నా ధ్వని ప్రమీయతే నాగ్నోత్ ప్రమీయతే నాప్సు ప్రమీయతే నానపత్య ప్రమీయతే లఘ్వాన్నో భవతి ధ్రువస్త్వమసి ధ్రువస్య క్షితమసి త్వం భూతానామధిపతిరసి త్వం భూతానాగశ్రేష్ఠోసి త్వాం భూతాన్యుపపర్యావర్తంతే నమస్తే నమస్తర్వంతే నమో నమః శిశుకుమారాయ నమః నమః ప్రాచ్యే దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమో దక్షిణాయై దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమః ప్రతీచ్యే దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమ ఉదీచ్యే దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమ ఊర్ధ్వాయై దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమోధరాయై దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమో వాంతరాయై దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమో గంగాయమునయోర్మధ్యేయేవ సంతితే మే ప్రసన్నాత్మానశ్చిరం జీవితం వర్ధయంతి నమో గంగాయమునయోర్మునిభ్యశ్చ నమో నమో గంగాయమునయోర్మునిభ్యశ్చ నమః నమో బ్రహ్మణే నమో అస్మగ్నజే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ఓం శాంతి శాంతి శాంతి. ఇతి తైత్రియ ఆరణ్యః ద్వితీయ ప్రశ్న సమాప్తః. అత తైత్రియ ఆరణ్యః తృతీయ ప్రశ్న ప్రారంభః. అర్చన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం యజాతు భేషజం. శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. చిత్తిసృక్ చిత్తమాజ్యం వాగ్వేదిః ఆధీతం బలిః హేతో అగ్నిః విజ్ఞాతమగ్నిః వాక్పతిర్హోతా మన ఉపవక్తా ప్రాణో హవిః సామాధ్వర్యః వాచస్పతే విధే నామన్ విధేమతే నామ విధేస్త్వమస్మాకం నామ వాచస్పతి సోమం పిబతు ఆస్మాసు నృణం ధాత్ స్వాహా. పృథివీ హోదా ద్యౌరధ్వర్యః రుద్రోగ్నేర్ బృహస్పతిరుపవక్త వాచస్పతే వాచో వీర్యేణ సంభృతతమేనా యక్ష్యసే యజమానాయ వార్యం. ఆసువస్కరస్మై వాచస్పతి సోమం పిబతి జజనరీంద్రమింద్రియాయ స్వాహా. అగ్నిర్హోతా అశ్వినాధ్వర్యో త్వష్టాగ్నేత్ మిత్ర ఉపవర్త సోమః సోమస్య పురోగాః శుక్రశుక్రస్య పురోగాః శ్రాతాస్త ఇంద్రసోమాః వాతాపేర్హవనశ్రుతః స్వాహా. సోర్యంతే చక్షుః వాతం ప్రాణః ద్యాం పృష్ఠం అంతరిక్షమాత్మా అంగైర్యజ్ఞం పృథివీగుం శరీరైః. వాచస్పతే ఛిద్రయా వాచా అచ్ఛిద్రయా జుహ్వా దివిదే వావృధగుంహోత్రామేరయస్వ స్వాహా. మహాహవిర్హోతా సత్యహవిరధ్వర్యుః అచ్యుతపాజా అగ్నేత్ అచ్యుతమనా ఉపవక్తా అనాధృష్యశ్చ ప్రతిధృష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ అజాస్య ఉద్గాతా. వాచస్పతే హృద్విధే నామన్ విధేమతే నామ విధేస్వమస్మాకం నామ వాచస్పతి సోమమపాత్. మాదైవ్యస్తం దుశ్చేది మా మనుష్యః నమో దివే నమః పృథివ్యై స్వాహా. వాగ్భోగా దీక్షావత్నీ పాతోద్ధర్యుః ఆపోభిగరః మనోహవిః తపసి జుహోమి. భోర్భువః సువః బ్రహ్మస్వయంభో బ్రహ్మణే స్వయంభువే స్వాహా. బ్రాహ్మణ ఏకహోతా స యజ్ఞః సమే దదాతు ప్రజాం వశోన్ పుష్టిం యశః. యజ్ఞశ్చ మే భూయాద్ అగ్నిర్ద్విహోతా స భర్తా సమే దదాతు ప్రజాం వశోన్ పుష్టిం యశః. భర్తా చ మే భూయాద్ పృథివీత్రిహోతా స ప్రతిష్టా సమే దదాతు ప్రజాం పశోన్ పుష్టిం యశః. ప్రతిష్టా చ మే భూయాత్ అంతరిక్షం చతుర్హోతా స నిష్ఠాః సమే దదాతు ప్రజాం పశోన్ పుష్టిం యశః. ఇష్ఠాశ్చ మే భూయాత్ వాయుః పంచహోతా స ప్రాణః సమే దదాతు ప్రజాం పశోన్ పుష్టిం యశః. ప్రాణశ్చ మే భూయాత్ చంద్రమా షడ్ధోతా స ఋతోన్కల్పజాతి సమే దదాతు ప్రజాం పశోన్ పుష్టిం యశః. ఋతవశ్చ మే కల్పంతాం అన్నగుం సప్తహోతా స ప్రాణస్య ప్రాణః సమే దదాతు ప్రజాం పశోన్ పుష్టిం యశః. ప్రాణస్య చ మే ప్రాణో భూయాత్ ద్యౌరష్టహోతా సోనాధృష్యః సమే దదాతు ప్రజాం పశోన్ పుష్టిం యశః. అనాధృష్యశ్చ భూయాసం ఆదిత్యో నవహోతా స తేజస్వీ సమే దదాతు ప్రజాం పశోన్ పుష్టిం యశః. తేజస్వీ చ భూయాసం ప్రజాపతిర్దశహోతా స ఇదగుం సర్వం సమే దదాతు ప్రజాం పశూన్ పుష్పిం యశః సర్వం చ మే భూయాత్ అగ్నిర్యజుర్భిః సవితా స్తోమైః ఇంద్ర ఉక్థామదైః మిత్రా వరుణా వాశిషా అంగిరసోధిష్ణుయైరగ్నిభిః మృదుః సదోహవిర్ధానాభ్యాం ఆపః ప్రోక్షణీభిః ఓషధయో బర్హిషా అదితిర్వేద్యా సోమో దీక్షయా త్వష్పేధ్మేన విష్ణుర్యజ్ఞేన అసవ ఆజ్యేన ఆదిత్యా దక్షిణాభిః విశ్వే దేవా ఊర్జా పూషాస్వగాకారేణ బృహస్పతిః పురోధయా ప్రజాపతిరుద్గీథేన అంతరిక్షం పవిత్రేణ వాయుః పాత్రైః అహగ్రశ్రద్ధయా సేనేంద్రస్య ధేనా బృహస్పతేః అత్యాపోష్ణః వాగ్వాయోః దీక్షా సోమస్య పృథివ్యగ్నేః వసూనాం గాయత్రీ రుద్రాణాం ద్రష్టుక్ ఆదిత్యానాం జగతి విష్ణోరనుష్టుక్ వరుణస్య విరాట్ యజ్ఞస్య పంక్తిః ప్రజాపతేరనుమతిః మిత్రస్య శ్రద్ధా సవితుః ప్రసూతిః సూర్యస్య మరీచిః చంద్రమసోరోహిణీ కృషీణామరుంధతీ పర్జన్యస్య విద్యుత్ చతస్రో దిశః చతస్రో వాంతరదిశాః అహశ్చరాత్రిశ్చ కృషిశ్చ వృష్టిశ్చ తృషిశ్చాపచితిశ్చ ఆపశ్చౌషధయశ్చ ఓర్చసోమృతా చ దేవానాం పత్నయః దేవస్య సవితుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం తోష్ణాహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వా వరుణో నజతు దేవి దక్షిణేగ్నదే హిరణ్యం తేనామృతత్వమశ్యాం మయోదాత్రే మయో మహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కయిదం కస్మా అదాత్ కామః కామాద కామోదాత కామః ప్రతిగ్రహీత కామగం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామే తత్తే ఏషా తే కామదక్షిణ ఉత్తానస్వాంగేరస ప్రతిగృహ్ణాత్ సోమాయవాస రుద్రాయగాం వరుణాయాశ్వం ప్రజాపతయే పురుషం మనవేతత్వం త్వష్ప్రేజాం తూష్ణేవిం నిర్వృత్యా అశ్వతరగర్దభౌ హిమవతో హస్తినం గంధర్వాప్సరాభ్యస్రగలంకరణే విశ్వేభ్యో దేవేభ్యో ధాన్యం వాచేన్నం బ్రహ్మణ ఓదనం సముద్రాయాపః ఉత్తానాయాంగిరసాయానః వైశ్వానరాజరథం వైశ్వానరః ప్రత్నథానాకమానుహత్ దివః పృష్ఠం భందమానః సుమన్మభిః సపోర్వజ్జనయజ్జంతవేధనం సమానమజ్మా పరిజాతి జాగృభిః రాజా త్వా వరుణో నయతు దేవి దక్షిణే వైశ్వానరాజరథం తేనామృతత్వమశ్యాం మయోదాత్రే మయో మహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కయిదం కస్మా అదాత్ కామః కామాయ కామోదాత కామః ప్రతిగ్రహీత కామగం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామే తత్తే ఏషా తే కామదక్షిణ వృత్తానస్వాంగేరస ప్రతిగృహ్ణాత్ సువర్ణం ఘర్మం పరివేదవేనం ఇంద్రస్యాత్మానందశాచరంతం అంతఃసముద్రే మనసాచరంతం బ్రహ్మాన్వవిందద్దశహోతారమర్ణే అంతః ప్రవిష్టః శాస్తాజనానాం ఏకః సన్ బహుధా విచారః శతగం శుక్రాణి యత్రైకం భవంతి సర్వే వేదా యత్రైకం భవంతి సర్వే హోతారో యత్రైకం భవంతి సమానసేన ఆత్మా జనానాం అంతః ప్రవిష్టః శాస్తాజనానాగం సర్వా ఆత్మా సర్వాః ప్రజాయత్రైకం భవంతి చ చతుర్హోతారో యత్ర సంపదం గచ్చంతి దేవైః సమానసేన ఆత్మా జనానాం బ్రహ్మేంద్రమగ్నిం జగతః ప్రతిష్ఠాం దివ ఆత్మానగం సవితారం బృహస్పతిం చతుర్హోతారం ప్రతిశోన కృత్తం వాచో వీర్యం తపసాన్వవిందత్ అంతః ప్రవిష్టం కర్తారమేతం త్వష్టారగం రూపాణి వికుర్వంతం విపశ్చిం మృతస్య ప్రాణం యజ్ఞమేతం చతుర్హోతృణామాత్మానం కవయోనిచిత్యుః అంతః ప్రవిష్టం కర్తారమేతం దేవానాం బంధునిహితం గుహాసో అమృతేన కృప్తం యజ్ఞమేతం చతుర్హోతృణామాత్మానం కవయోనిచిత్యుః శతం నియుతః పరివేద విశ్వా విశ్వవారః విశ్వమిదం వృణాతి ఇంద్రస్యాత్మానిహితః పంచహోతా అమృతం దేవానామాయుః ప్రజానాం ఇంద్రగం రాజానగం సవితారమేతం వాజోరాత్మానం కవయోనిచిక్యుః రశ్మికం రశ్మీనాం మధ్యే తపంతం రతస్య పదే కవయోనిపాంతి య ఆండకోశే భువనం విభర్తి అనిర్భిణ్ణ సన్నథ లోకాన్ విచష్టే యస్యాండకోశకం సుష్మమాహుః ప్రాణముల్బం తేన కృప్తో వృతేనాహమస్మి సువర్ణం కోశకం రజసా పరివృతం దేవానాం వసుధానీం విరాజం అమృతస్య పూర్ణాంతాముకలాం విచక్షతే పాదకం షడ్ధోతుర్నఖిలా వివిత్సే తేనర్తవః పంచధోతక్లుప్తాః ఉతవా షడ్ధా మనసోతక్లుప్తాః తగం షడ్ధోతారమృతభిః కల్పమానం ఋతస్య పదే కవయోనిపాంతి అంతః ప్రవిష్టం కర్తారమేతం అంతశ్చంద్రమసి మనసాచరంతం సహైవ సంతం న విజానంతి దేవాః ఇంద్రస్యాత్మానగం శకథాచరంతం ఇంద్రో రాజా జగతో యీశే సప్తహోతా సప్తధా వివృప్తః పరేణ తంతం పరిశిక్ష్యమానం అంతరాదిత్యే మనసాచరంతం దేవానాగం హృదయం బ్రహ్మాన్వవిందత్ బ్రహ్మైతద్బ్రహ్మణ ఉజ్జభార అర్కర్గశ్చోతంతకం శరీరస్య మధ్యే ఆయస్మిన్ సప్తవేరవః మేహంతి బహుళాదిశ్రియం బహ్వశ్వామింద్రగోమతీం అచ్యుతాం బహుళాదిశ్రియం సహరిర్వసువిత్తమః ఏరురింద్రాయ పిన్వతే బహ్వశ్వామింద్రగోమతీం అచ్యుతాం బహుళాదిశ్రియం మహ్యమింద్రో నియచ్చత్ శతగం శత అస్య యుక్తా హరిణాం అర్వాంగాయాతు వసుభిరశ్మిరింద్రః ప్రమగం హమాణో బహుళాగశ్రియం రశ్మిరింద్రస్ పితా మే నియచ్చత్ ఘృతం తేజో మధుమదింద్రియం మయ్యజమగ్నిర్దధాతు హరిః పతంగః పటరే సుపర్ణః యవిక్షయో నభసాయ ఏతి స న ఇంద్రః కామవరం దధాతు పంచారం చక్రం పరివర్తతే పృథు హిరణ్య జ్యోతిస్ సవిరస్య మధ్యే అజస్రం జ్యోతిర్నభసా సర్పదేతి స న ఇంద్రః కామవరం దదాతు సప్త యుంజంతి రథమేక చక్రం ఏకో అశ్వో వహతి సప్త నామా త్రిణాభిచక్రమజరమనర్మం యే నేమా విశ్వా భువనాని తస్థః భద్రం పశ్యంత ఉపసేదురగ్రే తపో దీక్షావృషయః సుపర్విదః తతః క్షత్రం వరమోజశ్చ దాతం తదస్మై దేవా అభిసన్నమంతు శ్వేతగం రశ్మిం వా భుజ్యమానం అపాం నేతారం భువనస్య గోపాం ఇంద్రం నిచిత్యః పరమే వ్యోమన్ రోహిణేః పింగళాయేకరూపాః క్షరంతేః పింగళాయేకరూపాః శతకం సహస్రాణి ప్రయుతాని నాప్యానాం అయ్యశ్వేతో రశ్మిః పరిసర్వమిదం జగత్ ప్రజాం పశూంధనాని అస్మాకం దదాతు శ్వేతో రశ్మిః పరిసర్వం బభూవ సువన్మహ్యం పశూన్ విశ్వరూపాన్ అతంగమక్తమసురస్య మాయజా హృదా పశ్యంతి మనసామనేషిణః సముద్రే అంతః కవచో విచక్షతే మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః పతంగో వాచం మనసా బిభర్తి తాం గంధర్వో వదద్గర్భే అంతః తాం ద్యోతమానాగ స్వర్యం మనీషాం ఋతస్య పదే కవచో నిపాంతి యే గ్రామ్యాః పశవో విశ్వరూపాః విరూపాః సంతో బహుధైక రూపాః అగ్నిస్తాగం అగ్రే ప్రముమోక్తు దేవః ప్రజాపతిః ప్రజయా సంవిధానః వీతగ్యస్తుకేస్తుకే యువమస్మాసు నియచ్చతం ప్రప్రయజ్ఞపతింతిర యే గ్రామ్యాః పశవో విశ్వరూపాః నిరూపాః సంతో బహుధైక రూపాః తేషాగం సప్తానామిహరంతిరస్తు రాజస్పోషాయ సుప్రజాస్త్వాయ సువీర్యాయ య ఆరణ్యాః పశవో విశ్వరూపాః విరూపాః సంతో బహుధైకరూపాః వాజస్తాగం అగ్రే ప్రమమోక్తు దేవః ప్రజాపతిః ప్రజయా సంవిధానః ఇదాయై సప్తం ఘృతవచ్చరాచరం దేవా అన్వవిందన్ గుహాహితం య ఆరణ్యాః పశవో విశ్వరూపాః విరూపాః సంతో బహుధైకరూపాః తేషాగం సప్తానామిహరంతిరస్తు రాజస్పోషాయ సుప్రజాస్త్వాయ సువీర్యాయ సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాజాగశ్చ పూరుషః పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయేత్ పురుషః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనాదశమే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా ఏవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుధ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిః సప్త సమిధః కృతాః ఏవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం వశం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాయనశ్చయ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యాం పశోగస్తాగశ్చక్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః ఋతః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాద్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదధుః కతిథా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహో కావోరూపాదా ఉచ్యేతే బ్రాహ్మణాస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః ఓరో తదస్య యద్వైష్యః అభ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాజురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యోః సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రవిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ఏహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాః చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేకం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిష్టర జగర్భే అనంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి జానిమ్ మరీచీనాం పదమిచ్ఛంతి మేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మజే రుచం బ్రాహ్మణ్ జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ భర్తా సంభ్రియమాణో బిభర్తి ఏకో దేవో బహుధా నివిష్టః యదా భారం తంద్రయతే స భర్తుం నిధాయ భారం పునరస్తమేతి తమేవ మృత్యుమమృతం తమాహుః తం భర్తారం తముగోప్తారమాహుః స భృతోభ్రియమాణో బిభర్తి య ఏనం వేద సత్యేన భర్తుం సద్యో జాతముత జహాత్యేషః ఉతో జరంతం న జహాత్యేకం ఉతో బహూనేకమహర్జహార అతంద్రో దేవః సదమేవ ప్రార్థః యస్తద్వేదయత ఆబభూవ సంధాం చ యాగం సందధే బ్రహ్మణేశః రమతే తస్మిన్ ఉత జీర్ణేషజానే నైనం జహాత్యః సుపూర్వేషు వామాపో అనుసర్వాశ్చరంతి జానతే వత్సం వయసా పునానాః త్వమగ్నికం హవ్యవాహకం సమిన్సే త్వం భర్తా వాచ విశ్వాః ప్రజానాం త్వం యజ్ఞస్త్వమువేవాసి సోమః తవ దేవాః వమాయంతి సర్వే త్వమేకోసి బహో ననః ప్రవిష్టః నమస్తే అస్తు సుహవో మజేధి నమో వామస్తు శృణుతగం హవం మే ప్రాణాపానావజిరగం సంచరంతౌ వయామి వాం బ్రహ్మణాతోర్తమేతం యో మాం ద్వేష్టితం జహితం యువానా ప్రాణాపానౌ సంవిధానౌ జహితం అముష్యాసు నామాసంగసాథా తం మే దేవా బ్రహ్మణా సంవిధానౌ తథాజ దత్తం తమహగుం హనామి అసజ్జజాన సత ఆబభూవ యయ్యం జజాన స ఉగోప అస్య యదా భారం తంద్రయతే స భర్తుం వరాస్య భారం పునరస్తమేతి తద్వై త్వం ప్రాణో అభవః మహాన్ భోగః ప్రజాపతేః భుజః కరిష్యమాణః యద్దేవాన్ ప్రాణజోనవ హరిగుం హరంతమనుయంతి దేవాః విశ్వస్యేషానం వృషభం వతీనాం బ్రహ్మ సరూపమనుమేదమాగాత్ వజనం మా విరధేర్విక్రమస్వ మాచిదో మృత్యో మావధీః మా మే బలం వివృహో మా ప్రమోషేః ప్రజాం మా మేరేర్ష ఆయురుగ్ర దృషక్షసంతా హవిషా విధేమ సద్యశ్చకమానాయ ప్రవేపానాయ మృత్యవే ప్రాస్మా ఆశ అశృణ్వన్ కామేనాజనయన్ పునః కామేన మే కామ ఆగాత్ హృదయాద్ధృదయం మృత్యోః ఇదమేషా మదః ప్రియం తదైతోపమామభి పరం మృత్యో అనుపరే హి పంథా యస్తే స్వ ఇతరో దేవజానాత్ చక్షష్మతే శృణ్వతే తే బ్రవీమి మానః ప్రజాగుంరీరిషో మాత వీరాన్ ప్రపూర్వ్యం మనసా వందమానః నాథమానో వృషభం చ ఋషణీనా యః ప్రజానామేకరాణ్మానుషీణాం మృత్యుంజే ప్రథమజామృతస్య తరణిర్విశ్వదర్శదో జ్యోతిష్కృతసి సూర్య విశ్వమాభాసిరోచనం ఉపయామగృహేదోసి సూర్యాజత్వాభ్రాజస్పత ఏష తేజో నిస్సూర్యాజత్వాభ్రాజస్పతే ఆప్యాయస్వమదింతమసోమ విశ్వాభిరోతిభిః భవానః సప్రథస్తమః ఈయుష్టే జేపోర్వత రామ పశ్యన్ యుచ్ఛంతి ముష సంవర్త్యాసః అస్మాభిరో న ప్రతిచక్ష్యా భోజో తేజంతి యే అపరేషు పశ్యాన్ జ్యోతిష్మతీంతో సాదజామి జ్యోతిష్కృతంతోదయామి జ్యోతిర్విదంతో సాదజామి భాస్వతీంతో సాదయామి జ్వలంతేంతో సాదజామి మల్మలా భవంతేంతో సాదజామి దీప్యమానాంతో సాదజామి రోచమానాంతో సాదజామ్యజస్రాంతో సాదజామి బృహజ్యోతిషంతో సాదజామి బోధయంతేంతో సాదజామి జాగ్రతేంతో సాదజామి చిత్తగుం సంతానేన భవం యక్ష్మారుద్రంతనిం ప్రాపశుపతిగ్రస్థోల హృదయేనాగ్నికం హృదయేన రుద్రం లోహితేన శర్వం మతస్నాభ్యాం మహాదేవమంతఃపార్శ్వేనోషిష్ఠహనగం శింగీనికోశ్యాభ్యాం తక్షయ్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యోర్ధ్వంజిగాతుభేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. ఇతి తైత్రియ ఆరణ్యః తృతీయ ప్రశ్నః సమాప్తః.